డెబ్బే ఒక్క తల్లి చెప్పే దృష్టాంతాలు. మనకు ప్రధానంగా కావలసింది పరబ్రహ్మను గురించిన విజ్ఞానం. తత్వమసి మొదలైన మహావాక్యాలలో ఆ విజ్ఞానం ఉంది. తత్వమసి మహావాక్యంలో తత్, త్వం, అసి అని మూడు పదాలున్నాయి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. తత్వమసి అది, నువ్వై ఉన్నావు, అది మహావాక్యం. ఏమర్థమైంది మనకు? ఏమీ అర్థం కాలేదు. ఇది అర్థం కావాలంటే తత్ అంటే ఏమిటో, త్వం అంటే ఏమిటో, అసి అంటే ఏమిటో తేలాలి. దీనిని తత్వం పదార్థ శోధన అంటారు. మనకు ప్రధానంగా కావలసింది ఇది. ఈ పద అర్థ శోధన ఏ ఉపాయంతో చేసినా మనకు ఇష్టమే. ఈ సందర్భంలో పద అర్థ శోధనకు ఉపాయంగా శాస్త్రకారులు దృష్టాంతాలను చెప్పారు. కనుక ఆ దృష్టాంతాలను ఆసరాగా చేసుకొని మనం అసలు విషయంలోకి వెళ్ళిపోవాలే గాని దృష్టాంతాలు పట్టుకొని వెళ్లాడకూడదు. లోకంలో దృష్టాంతాలు చెప్పే పెద్దలు ఒకప్పుడు ఆ దృష్టాంతంలో కొంత అసత్యాంశం ఉందని తెలిసే చెబుతూ ఉంటారు. ఎలాగంటే, పసివాడికి జ్వరం వచ్చింది, మందు చేదుగా ఉందని తాగనంటున్నాడు. అప్పుడు తల్లి, ఒరే, ఈ మందు తాగితే మీ అన్నయ్యకు ఎంత కండలున్నాయో నీక్కూడా అంత కండలు వస్తాయి, అప్పుడు నువ్వు అన్నయ్యను కొట్టవచ్చు అని చెబుతుంది. దాంతో ఆ కుర్రవాడు కండలమీది ఆశతో చేదుగా ఉన్నా సరే మందు తాగేస్తాడు. ఇక్కడ ఈ మందువల్ల కండలు పెరుగుతాయని తల్లి చెబుతోంది. దానికి అన్నను దృష్టాంతంగా చూపిస్తోంది. ఇక్కడ నిజానికి ఈ మందుకి, కండలకి కారణకార్యభావం లేదు. అయినా కూడా పసివాడు మరీ మూర్ఖంగా ఉన్నాడు కనుక తల్లికి వాడిమీద ప్రేమ ఎక్కువగా ఉంది కనుక వాడిచేత మందు తాగించడం కోసం ఇలా చెప్పింది. ఇక్కడ తల్లికి అసత్యదోషం లేదా అంటే లేదు. ఎందుకంటే పిల్లవాడి హితం కోసం ఆమె చెప్పింది కనుక ఆమెకు దోషం లేదు. అదీగాక మందువల్ల జ్వరం తగ్గడం ద్వారా పిల్లవాడికి ఉత్తరోత్తర కండలు వస్తాయి గనుక పరంపరగా మందు కండలకి కారణం అవుతుంది. అందువల్ల కూడా తల్లికి అసత్య దోషం లేదు. ఈ తల్లిలాగానే వేదమాత కూడా ఈ దేహమనే భ్రాంతిని వదిలిపెట్టలేని మూర్ఖుల కోసం. ఆయసర్ 93 వారిని ఉద్ధరించారనే ప్రేమతో ఏవేవో దృష్టాంతాలు తీసుకొచ్చి వాటి ద్వారా విషయబోధ చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఆ దృష్టాంతాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రామాణికత అర్థమవుతుంది.